54 ప్రాణం పోయే తీరు. పద్మలీలాదేవి, మూర్ఖుడికి కూడా అవయవాలన్నీ యథాతథంగానే ఉంటాయి, అయినా కూడా వీడు ముందు మూర్ఛబోయి అంటే తెలివి తప్పి మరణించవలసిన పని ఏమి వచ్చింది? సరస్వతీదేవి, పద్మలీల, సృష్టి యొక్క మొదట్లో పరమేశ్వరుడు కర్మ నియమాలను ఏర్పాటు చేశాడని ఇదివరకే చెప్పాను. ఆ నియమాల ప్రకారం ఎవ్వరికీ ఏ సమయంలో ఎలాంటి దుహకం రావాలో అది వచ్చి తీరుతుంది. ఆ నియమాన్ని ఎవరూ తప్పించలేరు. ఈశ్వరుడు జ్ఞానపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా కావాలని తయారు చేసుకున్న కల్పన ఈ సృష్టి. దానిలో ఆయన తనే జీవరూపంగా ప్రవేశించి తన సంకల్పం ప్రకారం ఏర్పడిన దుహకాలను తనే అనుభవిస్తున్నాడు. అందువల్ల శరీర అవయవాలన్నీ సమానంగానే ఉన్నా ఆ జీవుడు అంతకు ముందు చేసుకున్న కర్మలను బట్టి మరణదుహకం మారిపోతూ ఉంటుంది. అది అలా ఉంచితే మరణదశలో శరీరంలోపలి నాడుల్లో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఒకటి, వాత, పిత్త, శ్లేష్మాలు విషమస్థితికి చేరుకుంటాయి. అంతకు ముందు వాడు తీసుకున్న అన్నపానాలను అవి ఎగుడు దిగుడుగా గ్రహిస్తాయి. దానివల్ల నాడుల్లో జరగవలసిన వాయు సంచారం సరిగ్గా జరగదు. శరీరంలో సమస్థితిని నిలబెట్టవలసిన సమాన వాయువు యొక్క పట్టు జారిపోతుంది. 3, 4 ఆయసర్ 74. అందువల్ల లోపలి మనస్సు పనిచేస్తున్నా బయటి ఇంద్రియాలు పనిచేయవు. 5, 6 ప్రాణవాయువు సంచారం కూడా దుర్భరమవుతుంది. ముక్కుల్లోంచి మాత్రమేగాక నోట్లోంచి కూడా గాలి ఆడదు. 7, ఈ దెబ్బతో లింగ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం నుంచి బయటకు నడుస్తుంది. ఇదే మరణం. పద్మలీల, ఇలా మరణం అనే నియమం లేకపోతే ప్రపంచమనే వ్యవస్థ కుదరదు. ఎందుకంటే విప్రపంచానికి మూలమైన చైతన్యంలో మార్పులనేవే కుదరవు. మార్పు లేకపోతే ప్రపంచం ఏముంది? మార్పే మరణం. చెరుకుగడ మధ్యలో కణుపులున్నట్లుగా చైతన్యం మధ్యలో జనన మరణాలు ఉంటాయి. కణుపు గూడా చెరుకే, జనన మరణాలు కూడా చైతన్యంలో భాగాలే. గుర్తుపెట్టుకో, ఈ చెప్పేవన్నీ వ్యవహార దృష్టితో సమన్వయాలు. తత్వదృష్టితో చూస్తే జీవుడంటే ఎవరు? చేతనమందామా, చైతన్యమందామా అలా అనేటట్లయితే వాడికి చావు పుట్టుకలే లేవు. పోనీ దేహం అందామా, ప్రాణం అందామా, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, అవిద్య ఏది అందాం, ఇందులో ఏది జీవుడన్నా వాడు జడమే అవుతాడు. జడానికి మరణమేమిటి, జన్మేమిటి? పైగా వాడు జడమైతే వాడికి కర్మలెలా ఉంటాయి? జీవుడు జడం గావటం బొత్తిగా కుదరని మాట గనుక చేతనమే అందాం. అయినా సరే వాడికి మరణం ఉంది అందాం. కాని చైతన్యం యొక్క మరణాన్ని చూసిన సాక్షి ఎవడు? ఒక జీవి మరణానికి మరో జీవి సాక్షి అందామంటే చైతన్యమంతా ఒకటేనని ఇదివరకే నిరూపించుకున్నాం. కనుక చైతన్యం యొక్క మరణాన్ని చూసిన సాక్షి ఎవడన్నా గనుక ఉంటే వాడు జడం కావాలి. జడుడు సాక్షి ఎలా అవుతాడు? చైతన్యమరణానికి సాక్షే లేడు గనుక ఆ మరణమే లేదని చెప్పాలి.